అతివాహకత పుస్తకం 16వ భాగం. ఉన్నత ఉష్ణోగ్రత వద్ద అతివాహకత సహాయంతో విద్యుత్తును ఒకే వలయంలో శక్తి వ్యయం లేకుండా ఎల్లకాలం గిరగిరా తిరుగుతూ ఉండనివ్వవచ్చు. అలాంటప్పుడు విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్న సమయాలలో విద్యుత్తుని విద్యుత్ వలయాలలో నిల్వ చేసుకుని, వినియోగం ఎక్కువగా ఉన్న సమయాలలో అలా నిల్వ ఉంచిన విద్యుత్తుని విడుదల చేస్తూ ఉండవచ్చు. ఈ విధంగా కూడా విద్యుత్ సామర్థ్యం పెరుగుతుంది. ఉన్నత ఉష్ణోగ్రత వద్ద అతివాహకత వలన కంప్యూటర్లకి ఎంతో మేలు జరుగుతుంది. కంప్యూటర్ పరిమాణాలు ఇంకా కుంచుకునేట్టు చేయవచ్చు. చిన్న చిన్న మైక్రోచిప్లలో కోట్లాది ట్రాన్సిస్టర్లని కుదిస్తున్నారు. చిప్లో ట్రాన్సిస్టర్ల సాంద్రత పెరుగుతున్న కొలది చదరపు మిల్లీమీటర్లో పుట్టే వేడి విలువ పెరిగిపోతూ ఉంటుంది. ఆ వేడికి చిప్ కరిగిపోతుంది. ఉన్నత ఉష్ణోగ్రత వద్ద అతివాహకత ఉంటే ఇక వేడి పుట్టదు. మైక్రోచిప్లని ఇంకా చిన్న పరిమాణాలలో చేయవచ్చు. అలాంటి కంప్యూటర్లు ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ల కన్నా చిన్నగా, వేగంగా, చవకగా, సమర్థవంతంగా రూపొందుతాయి. విద్యుత్తు ప్రవహించే పట్టాల మీద పరుగెత్తే రైళ్ల గురించి మనుషులు ఎంతో కాలంగా కలలు కంటూ వచ్చారు. పట్టాలలో ప్రవహించే విద్యుత్తు వలన బలమైన అయస్కాంత క్షేత్రం పుడుతుంది. ఆ అయస్కాంత క్షేత్ర ప్రభావం వలన రైలు ఇంచు కన్నా తక్కువ ఎత్తుగా ఎత్తబడుతుంది. పట్టాలకి రైలుకి మధ్య భౌతిక సంపర్కం లేకపోవడంతో రెండింటి మధ్య రాబిడి ఉండదు. అలాంటి రైళ్లు గంటకి 300 మైళ్ళకు పైగా ప్రయాణించగలవు. పైగా ఆ ప్రయాణం ఎంత సాఫీగా ఉంటుంది అంటే అసలు కదులుతున్నట్టే ఉండదు. ఇలాంటి రైళ్ల వినియోగం వాస్తవం కావాలంటే ఉన్నత ఉష్ణోగ్రత వద్ద అతివాహకత ఎంతో అవసరం. అణుశక్తిని కొత్త పద్ధతులలో ఉత్పన్నం చేయడానికి శాస్త్రవేత్తలు గాలిస్తున్నారు. కేంద్రక విచ్ఛిన్నానికి బదులుగా అణుసంయోగంతో శక్తిని ఉత్పన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అణుసంయోగం ద్వారా పుట్టే శక్తి మోతాదులో ఎక్కువ కావడమే కాకుండా మరింత సురక్షితం కూడా. కానీ చిక్కేమిటంటే, అణుసంయోగంలో చిన్న చిన్న పరమాణువులని ఒక దగ్గరికి చేర్చడానికి బలమైన అయస్కాంత క్షేత్రాలు అవసరమవుతాయి. ఉన్నత ఉష్ణోగ్రత వద్ద అతివాహకత సహాయంతో మరింత బలమైన అయస్కాంత క్షేత్రాలని మరింత తక్కువ ఖర్చుతో సాధించవచ్చు. అణుసంయోగం ద్వారా శక్తిని ఉత్పన్నం చేయడానికి శాస్త్రవేత్తలు ఇప్పటికి 30 ఏళ్లుగా కృషి చేస్తూ వచ్చారు. కానీ పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఆ విజయం బహుశా ఉన్నత ఉష్ణోగ్రత వద్ద అతివాహకత వల్ల సాధ్యం అవుతుందేమో. సౌరశక్తి లాగానే ఎన్నటికీ తరగని శక్తి మూలం ఒకటి మనదవుతుంది. మరి మొట్టమొదటిసారిగా ఉన్నత ఉష్ణోగ్రత వద్ద అతివాహకతను కనుక్కున్న శాస్త్రవేత్తలకి 1987లో నోబెల్ బహుమతి రావడంలో ఆశ్చర్యం లేదు. ఆ శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్కి చెందిన కే అలెక్స్ ముల్లర్, పశ్చిమ జర్మనీకి చెందిన జే జార్జ్ బెర్నార్జ్. నిరపేక్ష సున్నా ఉష్ణోగ్రత అంటే ఏమిటి? దాన్ని సమీపించటం ఎలా? అంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పదార్థాలు ఎలా ప్రవర్తిస్తాయి? ఈ ప్రశ్నల సమాధానాలని తెలుసుకునే ప్రయత్నం వలన ఇంత గ్రంథం నడిచింది, ఇన్ని ఫలితాలు దక్కాయి. ఇంతటితో అతివాహకత అనే ఈ పుస్తకం సమాప్తం.